తేజోసి అసి శుక్రం శుక్రమృతం అమృతమాయుష్ప్రా ఆయుః ఆయుష్ప్రా ఇత్యాహాయుః ఆయన్ మే వాహి పాశ్యాదరే ఆదరే జలవిదీదే ఇమామగృహ్ణన్ అగృహ్ణన్ రసనామృతస్య పూర్వే పూర్వాయుషి ఆయుషి విదథేషు విదథేషు కవ్యా కవ్యేతి కవ్యా సానా అస్మిన్ సుతే సుత ఆవభూవ బభూవ ఋతస్య సామం సరమారపంతీ అభిధాసి అభిధాయిత్యభిధాః అసి భువనం భువనయంత్రా ధర్తా ధర్తా సహ అగ్నిం వైయస్వానరం వైయస్వానరాం సప్రాథసం సప్రాథసం గచ్చ సప్రాథసమితి స ప్రాథసం గచ్చ స్వాహాకృత స్వాహాకృత స్వగా స్వాహాకృత ఇది స్వాహాకృత స్వగా స్వగేతి స్వగా దేవేభ్య ప్రజాపాతయే ప్రజాపాతయే బ్రహ్మన్ ప్రజాపాతయితి ప్రజాపాతయే బ్రహ్మన్నస్వం అస్వం భన్స్యామి దేవేభ్య ప్రజాపాతయే ప్రజాపాతయే తేన ప్రజాపాతయితి ప్రజాపాతయే తేన రాధ్యాసం రాధ్యాసం తమ్ తమ్ ప్రధాన ప్రధాన దేవేభ్య ప్రజాపాతయే ప్రజాపాతయే తేన ప్రజాపాతయితి ప్రజాపాతయే తేన రాజ్ఞి రాజ్ఞి ప్రజాపాతయే ప్రజాపాతయే త్వా ప్రజాపాతయితి ప్రజాపాతయే త్వాదుష్టం దుష్టం రా ప్రోక్షామి ఉక్షామి ఇంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం వాయవే ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్నిభ్యాం వాయవే విశ్వేభ్య విశ్వేభ్య సర్వేభ్య సర్వేభ్యస్వా స్వా దేవేభ్య దేవేభ్యో జుష్టం జుష్టం రా ప్రోక్షామి ఉక్షామీత్యుక్షామి యో అర్వంతం అర్వంతం దిఘాగ్నేసతి దిఘాగ్నేసతి తమ్ తమభి అభ్యమీతి అమీతి వరుణ వరుణ ఇది వరుణ పరోమత్తాః మత్త పర పరస్వా స్వేతి స్వా అగ్నయే స్వాహా స్వాహా సోమాయ సోమాయ పాం అపాం మోదాయ మోదాయ సవిత్రే సవిత్రే వాయవే వాయవే విష్ణవే విష్ణవ ఇంద్రాయ ఇంద్రాయ బృహస్పతాయే బృహస్పతాయే మిత్రాయ మిత్రాయ వరుణాయ వరుణాయేతి వరుణాయ హింకారాయ హింకృతాయ హింకారాయేతి హింకారాయ హింకృతాయ క్రందతే హింకృతాయేతి హింకృతాయ క్రందతే వక్రందాయ అవక్రందాయ ప్రోచతే అవక్రందాయేత్యవక్రందాయ ప్రోచతే ప్రప్రోసాయ ప్రప్రోసాయ గంధాయ ప్రప్రోసాయేతి ప్రప్రోసాయ గంధాయ ఘ్రాతాయ ఘ్రాతాయ నివిష్టాయ నివిష్టాయోపావిష్టాయ నివిష్టాయేతి నివిష్టాయ ఉపావిష్టాయ సందీతాయ ఉపావిష్టాయేత్యుపవిష్టాయ సందీతాయ వల్గరతే సందీతాయేతి సందీతాయ వల్గరత ఆసీనాయ ఆసీనాయ శయానాయ శయానాయ స్వపదే స్వపదే జాగ్రతే జాగ్రతే పూజతే పూజయతే ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ విజృంభమానాయ ప్రబుద్ధాయేతి ప్రబుద్ధాయ విజృంభమానాయ విజత్తాయ విజృంభమానాయేతి విజృంభమానాయ విజత్తాయ సాంభానాయ విజత్తాయేతి విజత్తాయ సాంభానాయోపస్థితాయ సాంహానాయేతి సంహానాయ ఉపస్థితాయనాయ ఉపస్థితాయేత్యుపస్థితాయ ఆయనాయ ప్రాయణాయ ఆయనాయేత్యా అయనాయ ప్రాయణాయ యతే ప్రాయణాయేతి ప్ర అయనాయ యతే ధావతే ధావత ఉద్రావాయ ముద్రావాయోద్రూతాయ ఉద్రావాయేత్యూతే ద్రావాయ ఉద్రూతాయ శూకాయ ఉద్రేతాయేత్కారాయ ఉద్రేతాయేత్యుత్ ద్రూతాయ శూకారాయ శూక్రేతాయ శూక్రేతాయ నిషన్నాయ నిషన్నాయోత్తీతాయ నిషన్నాయేతి నిషన్నాయ ఉత్తీతాయ జవాయ జవాయ బలాహాయ బలాహాయ వివర్తమానాయ వివర్తమానాయ వివృత్తాయ వివర్తమానాయేతి వివర్తమానాయ వివృత్తాయ విధూన్మానాయ వివృత్తాయేతి వివృత్తాయ విధూన్మానాయ విధూతాయ విధూన్వానాయేతి విధూన్వానాయ విధూతాయ శుశ్రూషమానాయ విధూతాయేతి విధూతాయ శుశ్రూషమానాయ శృణ్వతే శృణ్వత ఈక్షమానాయ ఈక్షమానాయేక్షితాయ ఈక్షితాయ వీక్షితాయ వీక్షితాయ నిమేషాయ వీక్షితాయేతి వీక్షితాయ నిమేషాయ యతే నిమేషాయేతి నిమేషాయ యదత్తి అస్తి తస్మై తస్మై పిబతి పిబతి మూత్రం మూత్రం కరోతి కరోతి కుర్వతే కుర్వతే కృతాయ కృతాయేతి కృతాయ హిరణ్యపాణి మూతయే హిరణ్యపాణి హిరణ్య పాణిం ఊతయే సవితారం సవితారముప ఉపహ్వయే క్వయరితి క్వయే సచేత్తా చేత్తా దేవతా దేవతా పదం పదమితి పదం దేవస్య చేతనతః చేతనతో మహీం మహీం ప్రసవితుః సవితుర్హవామహే హవామహ ఇతి హవామహే సుమతీం సత్యరాధసం సుమతిమితి సుమతిం సత్యరాధసమితి సత్యరాధసం సుస్తుతీం సుమతి వృధాః సుస్తుతిమితి సుస్తుతిం సుమతి వృధో రాతిం సుమతి వృధయితి సుమతి వృధాః రాతీం సవితుః సవితురీమహే ఈమహ ఇతి ఈమహే ప్రదేవాయ దేవాయ మతీవిదే మతివిదయితి మతి విదే రాతీం సత్పరతిం సత్పరతిం మహే సత్పరతిమితి సత్ పరతిం మహే సవితారం సవితారముపా ఉపహ్వయే క్వయయితి క్వయే ఆసవం దేవవీతయే ఆసవమిత్యా సవం దేవవీతయితి దేవ వీతయే దేవస్య సవితుః సవితుర్మతిం మతిమాసవం ఆసవం విశ్వదేవ్యం ఆసవమిత్యా సవం విశ్వదేవ్యమితి విశ్వదేవ్యం ధియాభజం భగం మనామహే మనామహ ఇతి మనామహే అగ్నిగ్రస్తోమేన స్తోమేన బోధయ బోధయ సమిధానః సమిధానో అమత్యం సమిధాన ఇతి సంధానః అమత్యమిత్యమత్యం భవ్యా దేవేషు దేవేషు నః నో దధతే దధతి దధతే స హవ్యవాట్ హవ్యవానమత్యః హవ్యవాయితి హవ్యవాట్ అమత్య ఉషిత్ ఉషిద్దూతః దూతశ్చ నోహితః చనోహితైతి జనాః హితః అగ్నిర్ధియా ధియా సం సమన్వతి శృణ్వతి శృణ్వతి తన్వా స్వాహితస్మ ఘృతస్నయీమహే ఘృతస్నోతస్నో ఈమహే చిత్రభానో స్వర్విదం చిత్రభానో చిత్రభానో స్వర్విదమితి స్వః విదం దేవా ఆవీతయే ఆవీతయే వీతయే వః అహేతీవ అగ్నిం దూతం దూతం పురః పురోదధే యదే హవ్యవాహం హవ్యవాహముప హవ్యవాహమితి హవ్యవాహం ఉపబ్రువే బ్రువయితి బ్రువే దేవా ఆసాదయాత్ ఆసాదయాత్ సాదయాదిహ ఇహేతీహ అదీజనోహి పవమానా పవమానసూర్యం సూర్యం విధారే విధారే సక్మానా విధారయితి విధారే సక్మానా పయాః పయయితి పయాః గోజీరయారాం భరమానః గోజీరయేతి గోజీరయ రాం భరమానః పురంధ్య పురంధ్యేతి పురంధ్య విభోన్మాత్రా విభోరితి విభూ మాత్రా ప్రభో ప్రభో పిత్రా ప్రభురితి ప్రభో పిత్రాశ్వాహ అశ్వోసి అసిహయాః హయోత్యాః అత్యోమయాః మయోర్వాహ అర్వా సప్తీః సప్తిర్వాజీ వాజీ వృషాః వృషాః నిమణాః నిమణాయయోః నిమణా ఇతి నిమణాః యయశిశోః శిశుం నామ నామాసి అస్యాదిత్యానాం ఆదిత్యానాం పత్వాః పత్వాను అన్వీః ఇహి దేవాః దేవాః ఆశాపాలాః ఆశాపాలా ఏతం ఆశాపాలా ఇత్యాశా పాలాః ఏతం దేవేభ్యః దేవేభ్యో స్వం అస్వం మేధాయ మేధాయ ప్రోక్షితం ప్రోక్షితాం రక్షత ప్రోక్షితమితి ప్ర ఉక్షితం రక్షతేతి రక్షత ఇహ రంతీ రంతీరిహ ఇహ దామతాం రమతామిహ ఇహ ధృతీ ధృతీరిహ ఇహ స్వధృతిః స్వధృతి స్వాహ స్వధృతిరితి స్వధృతిః స్వాహేతి స్వాహ కాయ కస్మై కస్మై కథమస్మై కథమస్మా ఆది ఆదిమాధీతాయ ఆదిమిత్యాది ఆదీతాయ మన ఆధీతాయేత్యాధీతాయ మన ప్రజాపాతయే ప్రజాపాతయే చిత్తం ప్రజాపాతయేతి ప్రజాపాతయే చిత్తం విజ్ఞాతాయ విజ్ఞాతాయాదిత్యై విజ్ఞాతాయేతి విజ్ఞాతాయ అదిత్యై మహ్యై మహ్యై సుమృళీకాయై సుమృళీకాయై సరస్వత్యై సుమృళీకాయాదితి సుమృళీకాయై సరస్వత్యై పావకాయై పావకాయై బృహత్యై బృహత్యై ఓష్ణే ఓష్ణే ప్రవత్యాయ ప్రవత్యాయ నరంధీషాయ ప్రవత్యాయేతి ప్రవత్యాయ నరంధీషాయ త్వష్ట్రే త్వష్ట్రే దురీపాయ దురీపాయ పురురూపాయ పురురూపాయ విష్ణవే పురురూపాయేతి పురురూపాయ విష్ణవే నిభూయపాయ నిభూయపాయ శిపివిష్టాయ నిభూయపాయేతి నిభూయపాయ శిపివిష్టాయేతి శిపివిష్టాయ ఆ బ్రహ్మన్ బ్రహ్మన్ బ్రాహ్మణః బ్రాహ్మణో బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి జాయతాం బ్రహ్మవర్చసీతి బ్రహ్మ వర్చసి జాయతామారాష్ట్రే ఆరాష్ట్రే రాష్ట్రే రాజన్యాః రాజన్యశూరాః శూరాయిషవ్యాః ఇషవ్యో అతివ్యాధి అతివ్యాధి మహారథః అతివ్యాధీత్యతి వ్యాధి మహారథో జాయతాం మహారథైతి మహారథః జాయతాం దోగ్ధ్రీ దోగ్ధ్రీ ధేనుః ధేనుర్వోళ్ళః ఓడిధానడ్వాన్ అనడ్వానాసు ఆశుస్తీ సత్తిపురంధి పురంధిర్యోషా పురంధిరితి పురం ది యోషా జిష్ణు జిష్ణురేష్టా సదేయా రథేష్టా ఇది రథే సాయో యువా అస్యజమానస్ యజమానస్ వీర వీరో జాయతాం జాయతాం నికామే నీకామయతి నికామే నీకామే నపర్జన్యః పర్జన్యో వర్షతు ఫలవత్యః ఫలవత్యో నః ఫలవత్యైతి ఫలవత్యః నవోషధయః ఓషధయః పచ్యంతాం యోగక్షేమః యోగక్షేమో నః యోగక్షేమైతి యోగక్షేమః నక్కల్పతాం కల్పతామితి కల్పతాం ప్రాణాయాపానాయ అపానాయ అపానాయేత్యప ఆనాయ యానాయ చక్షుషే యానాయేతి ఆనాయ చక్షుషే శ్రోత్రాయ వాచే వాచే మనసే మనసైతి మనసే ప్రాచ్యై దిశే దిశేర్వాచ్యై అర్వాచ్యై దక్షిణాయి దక్షిణాయి ప్రతీచ్యై ప్రతీచ్యా ఉదీచ్యై ఉదీచ్యాధ్వాయై ఊర్ధ్వాయ అవాచ్యై అవాచ్యా అర్వాచ్యై అర్వాచ్యై దిశే దిశైతి దిశే అద్రోవాభ్యః అద్రయిష్యతి వాద్యోదకాయ వాద్యైతి వాహ్యః ఉదకాయ తిష్టంతేభ్యః స్రవంతేభ్యః స్రవంతేభ్యస్యందమానాభ్యః స్యందమానాభ్యః కూప్యాభ్యః కూప్యాభ్యస్తూద్యాభ్యః సూద్యాభ్యోదార్యాభ్యః ధార్యాభ్యోన్నవాయ అన్నవాయ సముద్రాయ సముద్రాయ సలిలాయ సలిలాయేతి సలిలాయ వాతాయ ధూమాయ ధూమాయాభ్రాయ అభ్రాయ మేఘాయ మేఘాయ విద్యోతమానాయ విద్యోతమానాయ స్తనయతే విద్యోతమానాయేతి విద్యోతమానాయ స్తనయతే వస్ఫూర్జతే అవస్ఫూర్జతే వర్షతే అవస్ఫూర్జతైత్యవ స్ఫూర్జతే వర్షతే వవర్షతే అవవర్షత ఉగ్రం అవవర్షతైత్యవ వర్షతే ఉగ్రాం శీఘ్రం శీఘ్రముగృహతే ఉద్గృహత ఉద్గృహీతాయ ఉద్గృహత ఇత్యోతి గృహతే ఉద్గృహీతాయ ప్రశ్నతే ఉద్గృహీతాయేత్యుత్ గృహీతాయ ప్రశ్నతే శీకాయతే శీకాయతే పృష్వాభ్యః పృష్వాభ్యో రాదునీభ్యః రాదునీభ్యో నీహారాయ నీహారాయేతి నీహారాయ అగ్నయే సోమానాయ సోమాయేంద్రాయ ఇంద్రాయ పృథివ్యై పృథివ్యా అంతరిక్షాయ అంతరిక్షాయ దివే దివే దిగ్గ్రహ దిగ్గ్ర ఆశాభ్యః దిగ్గ్రయితే దిగ్గ్రభ్యః ఆశాభ్య ఉర్వ్యై ఉర్వ్యా అర్వాచ్యై అర్వాచ్యై దిశే దిశైతి దిశే నక్షత్రేభ్యో నక్షత్రియేభ్యః నక్షత్రియేభ్యో రాత్రేభ్యః అహోరాత్రేభ్యోర్ధమాసేభ్యః అర్ధమాసేభ్యో మాసేభ్యః అర్ధమాసేభ్యైత్యర్ధ మాసేభ్యః మాసేభ్య ఋతుభ్యః ఋతుభ్య ఆర్తవేభ్యః ఋతుభ్యైత్రిభ్యః ఆర్తవేభ్య సంవత్సరాయ సంవత్సరాయ ద్యావా పృథివీభ్యాం చంద్రాయ చంద్రాయ సూర్యాయ సూర్యాయ రశ్మిభ్యః రశ్మిభ్యో వసుభ్యః రశ్మిభ్యైతే రశ్మిభ్యః వసుభ్యో రుద్రేభ్యః ఇవసుభ్యుద్రేభ్య ఆదిత్యేభ్యో మరుద్భ్యో విశ్వేభ్య మరుద్భ్యో దేభ్యేభ్యేభ్య మూలేభ్యశాఖాభ్య శాఖాభ్యో వనస్పతిభ్య వనస్పతిభ్య పుష్పేభ్య వనస్పతిభ్యై వనస్పతిభ్య పుష్పేభ్య ఫలేభ్య ఫలేభ్య ఓషధీభ్య ఓషధీభ్యైత్యోషధీభ్య పృథివ్యా అంతరిక్షాయ అంతరిక్షాయ దివే దివే సూర్యాయ సూర్యాయ చంద్రాయ చంద్రాయ నక్షత్రేభ్య నక్షత్రేభ్యోభ్య అద్రవోషధీభ్య అద్రైత్యేభ్య ఓషధీభ్యో వనస్పతిభ్య వనస్పతిభ్య పరిప్లవేభ్య వనస్పతిభ్య ఇది వనస్పతిభ్య పరిప్లవేభ్యశ్చరాచరేభ్య పరిప్లవేభ్యై పరిప్లవేభ్య చరాచరేభ్య సరీసృపేభ్య సరీసృపేభ్యై సరీసృపేభ్య అసవే వసవే వసవే విభువే విభువే వివస్పదే విభువై విభువే వివస్పదే గణశ్రియే గణశ్రియే గణపాతయే గణశ్రియైతి గణశ్రియే గణపాతయే విభువే గణపాతయైతి గణపాతయే అవిభువే దీపతయే అవిభువైత్యభిభువే అధీపతయే తూషాయ అధీపతయైత్యధిపతయే తూషాయ సాంసర్పాయ సాంసర్పాయ చంద్రాయ సాంసర్పాయేతి సంసర్పాయ చంద్రాయ జ్యోతిషే జ్యోతిషే మలింవృచాయ మలింవృచాయ దివాహ దివాహ పతయతే పతయతైతి పతయతే మధవే మాధవాయ మాధవాయ శుక్రాయ శుక్రాయ శుచాయే శుచాయే నభసే నభసే నభస్యాయ నభస్యాయేషాయ ఇషాయోర్జాయ ఊర్జాయ సహసే సహసే సహస్యాయ సహస్యాయ తపసే తపసే తపస్యాయ తపస్యాయాగ్నేహసస్పతయే ఆంహసస్పతయేత్యాంహస పతయే వాజాయ ప్రసవాయ ప్రసవాయాభిజాయ ప్రసవాయేతి ప్రసవాయ అభిజాయ కదవే అభిజాయేత్యభిజాయ కదవే స్వాహ స్వర్ణమూర్ధ్నే మూర్ధ్నే వ్యశ్నువినే విష్ణువినేంద్యాయ విష్ణువినైదేవి అశ్వినే అంత్యాయాంత్యాయనాయ ఆంత్యాయనాయ భువనాయ ఆంత్యాయనాయేత్యాంత్య ఆయనాయ భువనాయ భువానస్య భువానస్య పతయే పతయేధిపతయే అధిపతయే ప్రజాపతయే అధిపతయ్యధిపతయే ప్రజాపతయ ప్రజాపతయే ఆయుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణ ప్రాణో బాణ అపానో వ్యాన అపాన ఇత్యప ఆన యానమూదాన యాన ఇతి వి ఆన ఉదానస్తమాన ఉదాన ఇత్యోత్ ఆన సమానశ్చక్షు సమాన ఇతి సం ఆన చక్షుశ్రోత్రం శ్రోత్రం వాక్ వాంగ్మన మన ఆత్మా ఆత్మా పృష్టం పృష్టం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞ యజ్ఞోజ్యోగీ యోగి స్వాహ స్వర్యజ్ఞేన యజ్ఞేన కల్పతా కల్పతామితి కల్పతా ఏకస్మై ద్వాభ్యాం ద్వాభ్యాగ్రేశతాయ శతాయీకశతాయ ఏకశతాయుష్టై ఏకశతాయేత్యేక శతాయ యుష్టై స్వర్గాయ యుష్ట్యాయితి విష్ట్యై స్వర్గాయ స్వాహ స్వర్గాయేతి స్వాహ్రాయ స్వాహేతి స్వాహ ప్రజాపతయే స్వా ప్రజాపతయ ప్రజాపతయే స్వాయుష్టం యుష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషోని యోనిస్సూర్యా సూర్యస్ తే మహిమా మహిమాయ యత్తే తేహన్ అహం సంవత్సరే సంవత్సరే మహిమా మహిమా సంబూవ సంబూవ వాయౌ సంబూవేతి సంబూవ వాయా అంతరిక్షే అంతరిక్షే దివి దివి సూర్యే సూర్యే తస్మై తస్మై తే మహిమ్నే మహిమ్నే ప్రజాపాతయే ప్రజాపాతయే స్వాహా ప్రజాపాతయే ప్రజాపాతయే స్వాహా దేవేభ్యః దేవేభ్యైతి దేవేభ్యః యప్రాణతః ప్రాణతో నిమిషతః నిమిషతో మహిత్వా నిమిషత ఇతి నిమిషతః మహిత్వైకాః మహిత్వేతి మహిత్వా ఏకైత్ ఇద్రాజా కార్యజగతః జగతో బభూవ బభూవేతి బభూవ ఐషే ఈశే అస్య ద్విపదాః ద్విపదశ్చతుష్పదః ద్విపదైతి ద్విపదాః చతుష్పదః కస్మై చతుష్పదైతి చతుః పదాః కస్మై దేవాయ దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ చంద్రమాస్తే తే మహిమా మహిమాయః యస్తే తే రాత్రౌ రాత్రౌ సంవత్సరే సంవత్సరే మహిమా మహిమా సంబూవ సంబూవ పృథివ్యాం సంబూవేతి సంబూవ పృథివ్యామగ్నౌ అగ్నౌ నక్షత్రేషు నక్షత్రేషు చంద్రమాసి చంద్రమాసి తస్మై తస్మై తే మహిమ్నే మహిమ్నే ప్రజాపాతయే ప్రజాపాతయే దేవేభ్యః ప్రజాపాతయే ప్రజాపాతయే దేవేభ్య స్వాహా స్వాహేతి స్వాహా ఇంజంతి బ్రధ్నం బ్రధ్నమరుషం అరుషం చరంతం చరంతం పరి పరి తస్సుషా తస్సుషైతి తస్సుషా రోచంతే రోచనా రోచనా దివి దివీతి దివి యుంజంత్య అస్య కామ్యా కామ్యా హరీ హరీ విపక్షస హరీతి హరీ విపక్షస రథే విపక్షసే దివి పక్షస రథై రథే సోనా విష్ణు విష్ణు నృవాహస ధృష్ణో ఇది ధృష్ణో నృవాహసేతి నృవాహస యద్వాతా వాతో అపహ అపో అగనీగన్ అగనీగన్ ప్రియా ప్రియాంద్రస్ ఇంద్రస్ తన్వం తన్వమితి తన్వం ఏతగ్రస్తోత స్తోతరణ అనేన పథా పథా పునః పునరస్వం అశ్వావర్తయాసి ఆవర్తయాసి వర్తయాసి నయితి నసరవస్వా స్వాంజంతు అంజంతు గాయత్రేణ గాయత్రేణ చంద్రస చంద్రస రుద్రా రుద్రాత్రేష్ుభేణ త్రయేష్ోభేణాదిత్యాభేణేత్రయేష్ోభేణ ఆదిత్యా జాగ్రతేన జాగ్రతేన భూ భూద్భువాహ భువస్వాహ సల్లాజీన్ లాజీన్ షాజీన్ షాజీన్యవ్యే గవ్యే గవ్యే గవ్యేత ఏతదన్నం అన్నమత్త అత్తదేవాతన్నం అన్నమద్ధి అద్ధి ప్రజాపతే ప్రజాపత ఇతి ప్రజాపతే కస్యే శ్రీదేకాకీ ఏకాకీ చరతి చరతి కపురీతి భూమిత్యో నిజ్జాయతే జాయతే పునః పునరితి పునః యజ్ఞస్వీత్ సిద్ధిమస్య హిమస్య భేషజం భేషజం కిం కిం వావపానం భూమిత్యో ఆవపానం మహతి ఆవపానమిత్యాపానం మహదితి మహతి సూర్యేకాకీ ఏకాకీ చరతి చరతి చంద్రమా చంద్రమా జాయతే జాయతే పునః పునరజి పునః అగ్నిర్హిమస్ హిమస్ భేషజం భేషజం భూమి భూమిరావపానం ఆవపానం మహతే ఆవపానమిపానం మహదితి మహతే కాసీత్ ఇదమసీత్ ఆసీత్ పూర్వచిత్తి పూర్వచిత్తి కిం పూర్వచిత్తి పూర్వచిత్తి హిగ్గస్మీత్ ఇదమసీత్ ఆసీత్ బృహతే బృహద్వయా పయయితి వయా కాసీత్ శిలాసీత్ ఆసీత్ పిలిపిలా పిలిపిలా కాసీత్ శిలాసీత్ ఆసీత్ పిశంగిలా పిశంగిలేతి పిశంగిలా జౌరాసీత్ ఆసీత్ పూర్వచిత్తి పూర్వచిత్తిరస్వాహ పూర్వచిత్తి పూర్వచిత్తి అశ్వ ఆసీత్ ఆసీత్ బృహతే బృహద్వయా వయైతి వయా అవీరాసీత్ ఆసీత్ పిలిపిలా పిలిపిలా రాత్రీ రాత్రిరాసీత్ ఆసీత్ పిశంగిలా పిశంగిలేతి పిశంగిలా ఆరు నాయకు.